క్రిస్మస్ పండుగ వచ్చింది, జగతికి రక్షణ తెచ్చింది. క్రిస్మస్ పండుగ వచ్చింది, జగతికి రక్షణ తెచ్చింది. మానవ జాతి మనుగడకు శాంతి వెలుగును పంచింది. మానవ జాతి మనుగడకు శాంతి వెలుగును పంచింది. మనుగడకు శాంతి వెలుగును పంచింది.